కరయాద మనమం ఉందో ఆ కరయాద మనమం ఉందో దినం ఏళై పాడుం పాడల్ కేట్టు కరయాద మనమం ఉందో ఆ కరయాద கரையாத மனமும் உண்டோ தினம் ஏ